ఇప్పుడు నేను చదవబోయే పుస్తకం ఐజాక్ అసిమోవ్ గారిచే వ్రాయబడి పి పైడన్న గారిచే తెలుగులోనికి అనువాదం చేయబడిన విద్యుత్ అనే పుస్తకం. విద్యుత్, ఇంట్లో మీట నొక్కితే బల్బు వెలుగుతుంది. విద్యుత్ తీగల ద్వారా ప్రవహించడం వలన ఇలా జరుగుతుంది. ఈరోజు మనం విద్యుత్ను చాలా అవసరాలకు ఉపయోగిస్తున్నాం. అది ఇంటి దగ్గర కానీ లేదా ఆఫీసులో కానీ లేదా వ్యవసాయ పొలంలో కానీ ఇలా చాలా అవసరాలకు ఉపయోగిస్తున్నాం. కానీ ఈ విధమైన శక్తిని కనుక్కోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. ఇది ఐజాక్ అసిమోవ్ గారు వ్రాసిన విద్యుత్ యొక్క చరిత్ర. ఈయన విద్యుత్ మరియు దాని ఉపయోగాల గురించి శాస్త్రజ్ఞులు చేసిన ప్రయోగాలను వివరించారు. దీనిలో మొదట రుద్దడం మరియు ఆకర్షించటం. విద్యుత్ యొక్క చరిత్ర 2500 సంవత్సరాల క్రితం పశ్చిమ తీరాన గల భూభాగానికి దగ్గరలో మొదలైంది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్నే మనం టర్కీ అని పిలుస్తున్నాం. ఆ ప్రదేశంలో మాగ్నేషియా అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలోని ప్రజలు గ్రీకు భాష మాట్లాడతారు. ఆ ప్రాంతానికి దగ్గరగా ఒక గొర్రెల కాపరి గొర్రెలను కాస్తుండేవాడు. కొండలపైన గుట్టలపైన సులభంగా నడవటానికి ఇనప మొనగల ఓ కర్రను ఉపయోగించేవాడు. అనుకోకుండా ఒకరోజు తన కర్రకు ఉన్న ఇనప మొన ఒక రాయికి తగిలింది. తిరిగి లాగటానికి ప్రయత్నించినప్పుడు ఆ రాయికి ఇనుప మొన అతుక్కున్నట్లు గమనించాడు. ఆ రాయి పైన ఏదైనా పదార్థం ఉందా అని ఆలోచించి తన చేతివేలిని తాకించి చూశాడు. కానీ చేతివేళ్లు ఆ రాయికి అతుక్కోలేదు. తన కర్రకు ఉన్న ఇనుప మొన మాత్రమే ఈ స్వభావాన్ని ప్రదర్శిస్తోంది. మిగిలినవి ఏవి ఈ స్వభావాన్ని ప్రదర్శించలేదు. ఈ రాయి ప్రత్యేకత గురించి గొర్రెల కాపరి అందరికీ చెప్పాడు. ఆ ప్రదేశంలో థేల్స్ అనే తెలివైన వ్యక్తి నివసిస్తుండేవాడు. ఈ రోజులలో అతనిని మనం శాస్త్రజ్ఞుడు అని పిలిచేవారేమో. మాగ్నేషియాలో గల ప్రత్యేక రాయి గురించి విని వెళ్ళి ఒక రాయిని తన వెంట తీసుకుని వచ్చాడు. అది ఒక్క ఇనుప వస్తువులనే ఆకర్షించేది తప్ప మిగిలిన ఏ వస్తువులని ఆకర్షించడం లేదు. థేల్స్ ఆ ప్రాంతాన్ని బట్టి ఆ రాయిని మ్యాగ్నెటిక్ రాయి అనగా అయస్కాంత రాయి అని పేరు పెట్టాడు. మనం దానిని మ్యాగ్నెట్ అనగా అయస్కాంతం అని పిలుస్తున్నాం. జీవం లేని ఒక రాయి ఒక వస్తువుని తన వైపు ఎలా ఆకర్షిస్తుంది? అంతేకాక ఒక్క ఇనుమును మాత్రమే ఎందుకు ఆకర్షిస్తుంది అని థేల్స్ కొంచెం ఆశ్చర్యపడ్డాడు. ఏదైనా ఇతర వస్తువు ఈ ధర్మాన్ని కలిగి ఉంటుందా? ఇతర వస్తువులను కూడా థేల్స్ పరీక్షించాడు. థేల్స్ పరీక్షించిన వస్తువులలో బంగారు రంగుతో ఉన్న గాజు వంటి వస్తువు ఒకటి. మనం దీనిని ఏంబర్ అని పిలుస్తాము. కానీ గ్రీకు భాషలో దీనిని ఎలక్ట్రాన్ అని అంటారు. ఏంబర్ ఇనుప వస్తువులని ఆకర్షించడం జరగలేదు. కానీ ఇది సువాసనను కలిగి ఉండి ఒక విచిత్రమైన ధర్మాన్ని ప్రదర్శించేది. అంతేగాక వేళ్లతో రుద్దిని కొలది ఈ ధర్మం మరింత బలపడేది. థేల్స్ బహుశా ఏంబర్ని రుద్దిన తరువాత కొన్ని ఇతర వస్తువులను ఆకర్షించడం పరిశీలించవచ్చు. ఏంబర్ దారం, చెక్క గుండ, తేలికైన వస్తువులు మరియు చాలా చిన్న చిన్న వస్తువులని ఆకర్షిస్తుంది. ఇది అయస్కాంతం పనిచేసే విధానం కానే కాదు. రుద్దిన ఏంబర్ వేరే విధమైన ఆకర్షణను ప్రదర్శిస్తుంది. థేల్స్కి ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కాలేదు. కానీ తాను చేసిన ప్రయోగాల గురించి జాగ్రత్తగా రాసుకుని దాచుకున్నాడు. తరువాత కొంతమంది దీనిని చదివి ఈ ప్రయోగాల గురించి ఆలోచించారు.